ముద్దుల ముమ్మారావు గారు పెద్దమ్మాయి 1800 సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 నీళ్ళు నోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళు ఏ చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు. ఇచ్చాడో అద్దం కొనుక్కోమన్నాడో, 1 రూపాయి ఇచ్చాడో స్టిక్కర్ కొనుక్కోమన్నాడో, 2 రూపాయలు ఇచ్చాడో రిబ్బన్ కొనుక్కోమన్నాడో, 3 రూపాయలు ఇచ్చాడో ముక్కెర కొనుక్కోమన్నాడో, 10 రూపాయలు ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడో, 40 రూపాయలు ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. గజ్జల సబ్బుడు విన్నాడా ఎక్కడి కళ్ళా వంటాడు, గజుల ఉప్పుడు విన్నాడా ఎవడికి సైగలు వంటాడు, పక్కింగాడికి పొలమారిందా నువ్వే తలిసా వంటాడు, పొరిగిందాడికి జ్వరం వచ్చిందా నీపై దిగులని అంటాడు, పిల్లాని భావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను, పిల్లాన్ని భావనిస్తావా నా మొగుడుకున్న డౌట్లన్నీ రెట్టు చేస్తాను, అమ్మోని భావనిస్తానా అంత గొప్పలకు నీకు దక్కనిస్తానా, అమ్మోని భావనిస్తానా వాడికున్న దిక్క నీకు ఎక్కనిస్తానా. దుట్టు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు, ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు, సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు, డబుల్ కాట్ కొంటానే డబ్బులు పంపిమన్నాడు, గుద్దుకుంటూ చేతంది. ఇలియా నాకే ఈర్ష పుట్టే నడుమే నాదని అన్నాడు, ఉమ్మెత్తు కానికి దమాక్ తిరిగే ఉడికే నాదని అన్నాడు, అంత గొప్ప ఫేస్ జర మాకు కూడా చూపించరాదే. పిల్లని భావనిస్తావా కంటే సోపుతోనే సప్పరిస్తాను. పిల్లని భావనిస్తావా నోటి మాటతోనే నంచుకుంటాను.